క్షైతవ్యసోగ్నే మిత్రో నవ్యసేర్షణే శ్రవోసో వృష్టి ష్మాజర్షణయో యజ్ఞేభిర్గేభిర్లవే వాం వాజీరాత్యమృగోరజస్తో విశ్వదర్షణి సజోషస్వా దివో నరో యజ్ఞస్య కేతుమింధరే యద్ధస్య మానుషోజనస్వం నాజర్జుహ్వే అధ్వరే రిధస్యస్తే సుదానవే ధిలామనతస్వ సమాదే సమిధాయస్తాహోజిషిషాకరోచే అధాలి భిక్ష్వేజ్యోసి ప్రియో నోదీ రన్వః పురీ మధూర్య సూరన్నత్ర జయాయ్యా కృత్వా హి ద్రోణే అజ్జసేగ్నే వాజీన కృత్యా పరిజ్ఞేవ స్వధాగయోత్యో నహ్వార్య శిశుః త్వం జాతిదాగే పశుమ్నయవాసే ధామాయత్తే అజరమణా దృశ్యంది సిక్వస వేషిహ్యధ్వరీ రావణగేహోదారే విశాం సమృధా విశ్వదేవనుషస్వ్యమంగిర అచ్చానో మిత్రమో దేవదేవానగ్నేవోజస్సుమతిం రోదస్యో వీ స్వస్తిం సుక్షయం దివో నేషో అంహాం దిదురితాతరేమతాతరేమతవాపసాదరేమ అగ్నే సక్షేణృతవాజ్యోతిర్నసే వరిష్టే జన్మం మిత్రే నవరుణ సజోషాదేవసిత్య సామత్తమంహా ఈజే యజ్ఞేభిశ్వ సమే సమీభిర్వృతద్వారాజాగ్నయే దదాస హేమాజనతం యశసామజుష్టర్నాం భోవర్తం నసదేన ప్రదృప్తిః సూరోనయస్య దృశతిరేవా భీమాయదేదీషు జనస్తాభీః హేణస్వతః సురుధోనాయ మత్వాః పుత్రాదిద్రణ్వో వా సతిర్వనేయాః ఏకమే మమ హివర్పో అస్య భసః సోనజామసాన ఆసా విజేహమాన పరదుర్న జిహ్వాన్మద్రామయదిదారుదక్షతే సైలస్తే ప్రదీఘాదృశ్యాంశిసీతేజోజసోనధారాం చిత్రధ్రజతిరరతిర్జో అక్తార్ణ దృఢద్వా రఘుపద్మజంహాః సీవో న ప్రదీవస్తపుస్రాజారాదపీతి మిత్రమాజీమర్ణోజోదివాన్రేణమర్ణోజోదివాన్రే విధతో నవీ నోదృఢా వృక్షవోషధీరునోనోజ సాపత్నాయన్నాలోదీమసు నాదం సుపత్నీ యోభిర్వాజో యుద్ధేభిరకైర్విద్యున్నత విద్యోస్వేభిష్మై సర్ధో వాజో మరుతాంతదక్షర్ణద్వేషోరభసానో అద్యౌ ధర్మనుడో దేవతాయజ్ఞేభిస్తోనోసోజాసి ఏమానో అద్య స మనాస మానానుసన్నగ్నవుషతో యక్షి దేవాన్ సమా విభావా చక్షన్నవస్తోరగ్నిర్మందేద్యష్టనో విశ్వాయుర్జో అమృతో మర్త్యేషు షద్భుద్భూతీర్జాతవేదాః జావోనయస్య పనయంత్యభ్వం భాసాం దివస్తే సూర్యో న శుక్రః వ్యయినోత్యజలః పావనోష్ణస్య చిక్షుస్మధూర్యాణి భత్మహితో నో అస్యద్మసద్వా చక్రే అగ్నిర్జరుణాద్మాన్నం స సత్వర్జసూర్జం ధారే వజేన వృగేక్షేషందోవారణమన్నమత్తిర్నరాష్ట్రూన్ దుర్యామయత ఆదిశామరాజీరోన హృదపయపరికృత్ ఆరోజో నభానుమద్భిరగ్నైరగ్నే తదంతరోదాసీ విభాస చిత్రోయత్పరిదమాం శక్త సోజిషాపత్మన్నౌషిజో నదీయన్ స్వామ్యమంత్రమానకలోకైరవ్రహ్మహేమహేనశ్రోక్ష్యగ్నే ఇంద్రం నత్వా దేవతా వాయుం ప్రేణంతి రాధసాధమాః నూనో అగ్నేర్భిః స్వస్తి వేషీ రాజః పథిభిః పర్షంభాః తాసూరిభ్యో గణతే రాశి సుమ్నం వదేవతీమాశ్వీరాః ఉభేవ సూనుం సహ సోయుమానమద్రోఘవాగం హృజభిక్తం జయింద్రవీరాణి ప్రదేదా విశ్వవారాణి గురువారో అధృగ్ దేవసూని పూర్వీ క్షామే విశ్వాభువనాయస్మిన్ సంసౌభాగాని గ్రహిరేవాపదే త్వం వృక్ష ప్రతిపశీల ఆశుకృతపారశీల భవో భార్యానాం అతరినోటి విధతే జీవిత్వోగ్రాదవేదోవసూని యో నస్తమనుజో అభిదాసరగ్నేయో అంతరో మిత్రమహో మనుష్యాత్ తమజరేభిర్వృషభిస్తవస్వైస్తవాతమిషతవసారవస్వాన్ యస్తే యజ్ఞేన సమిహాయ ముక్తైరగ్నేభిః సూనో సహసో దదాసత్ సమర్థేష్వమృత ప్రచేదాలాద్యుమ్నేన శ్రవసా విభాతి సదక్రీధీషితస్తూయమగ్నే స్పృథో బాధస్వదః సాధస్వాన్ ేద్యుభిరక్తోవతోర్భోన్మ అశ్యామతంగామగ్నేతభూతీ అశ్యామరయుమ్రయువీరం అశ్యామవాజమభివాజయన్ తోశ్యామద్యుమ్నమాజరాజనం తే ప్రణవ్య సాధూనుమచ్చాయజ్ఞేన గాతుమవయిచ్ఛమానః ృష్టద్వానృష్ణయామృషంతం వీతి హోతారం దివ్యంతి గాది సస్వీతాహనస్తరం జూరోజనస్తా అజరేభిర్నాభిర్జవిష్ట యః పావక పూర్వ పురుణి పృథోన్యగ్నిరజాతి పర్వన్ విదేవిష్వాదూతాసో అగ్నే భామాగస్తురంది విమృక్షాలో దివ్యానవగ్భావనావరంది దృఢతా రుజంతాః ఏతే శుక్రాదస్సుజయస్సు చేష్మాక్షాంభవనంతి విషీదాసో అశ్వాః అథ భ్రమస్తపుర్విజామానో అధిశానుభృతే అథ జిహ్వాపావతే ప్రవిష్టాఘోషయుధోనాశ్రియానా సూరస్యేవ ప్రసీదిః క్షాతిరగ్నే దుర్వక్తుర్భీమోదయ దేవనాహి ఆభారుణా పార్థివాని క్రియాంసి మహస్తోదస్య దృఢతాదసంథ సపాదస్వాపభయాసుకోభిస్తృతో వరుణ్యాన్వరుణోజోర్వా సచిత్రచిత్రాం చిదయం తమస్మే చిత్రక్షత్రచిత్రతమం వయోధాం చంద్రం రజం పూర్వీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గ్రహణతే యూవస్వ మూర్ధానం దివోరతిం పృథివ్యా వై స్వానరమృతా జాతమగ్నిం కవిం సమ్రాజమతిథిం జనానామాసన్నా పాత్రం జనయంత దేవాః నాభిం యజ్ఞానాం సదానం రజీనామహామాహామభిసన్నావంత స్వానరం వచ్చమధ్వరాణ యజ్ఞస్య కేతుం జాలయంత దేవాః త్వద్విప్రో జాయతే వాజ్యగ్నే త్వద్వీరాసో అభిమాదిషాః వై స్వానరత్వమస్మాసూధేయమ సూరిరాజన్ స్పృహయామి త్వాం విశ్వే అమృతజాయమానం సుషుమ్న దేవాభిసన్నామంతే తమక్రతోభిరమృతత్వమాయజనై స్వానరయత్పిత్రోరజీదే వై స్వానరతపదాయ ప్రదాని మహాన్యగ్నేన కిరాదధర్ణ యజ్జాయమాన పిత్రోర్వసేవింద కేతుం వయుమేష్మన్ వైశ్వానరసమేదాని రక్షదాసానో నిదివో అమృతస్య కేతునా తస్యేదు విశ్వాభువనాధీమూర్ధని వజాజీవరుణవ సప్త విసృహాః నియోరజాం సమీమేత సుక్రతుర్వైశ్వానరో విదివోరోచనాగమీ పరియో విశ్వాభువనాని ప్రథేదబ్ధో గోపా అమృతస్య రక్షితా వృక్షస్య విష్ణో అరుణస్య నూతః ప్రణవోచనం విదధా జాతవేదసః వైశ్వానరాజపతిర్నవ్యశేషుజః సోమాదివ భవతేషారు రగ్నజే స జాయమానః పరమే వ్యోమనిం వ్రతాన్యగ్నిర్వ్రతపా రక్షత యా అంతరిక్షమమిమీత సుక్రతుర్వైశ్వానరోమహినానాగమస్పృశతే జయస్తభ్యాద్రోదీ మిత్రోద్భూతోందర్వాదృణో జ్యోతిషాతమాః చర్మణి వధిషణే అవర్తయద్వై స్వానరో విశ్వమధత్తవృణ్యం అపాముపస్థే మహిళాగ్రభదవిశో రాజానముపతస్థుర్మృగ్మియం ఆదూతో అగ్నిమభరద్వివస్వరో వైశ్వానరం మాధరిస్వా పరామతాః యుగే యుగే విదధ్యం గృహద్భ్యోగ్నేరయం యశసం ధేహిరవ్యాధీం పవ్యేవ రాజన్నఘనం సమజనీతాని వృత్తపరిగణలేరథ అస్మాకమఘే భగవత్సుధారయామి క్షత్రమజరం సువీర్యం వయం జయేవ సతిరం సహస్రిణ వైశ్వానరవాజమగ్నేతభూతిభిః అదద్భ్యేభిస్తవ గోపాభిరిష్టేస్మాకం పాహిర్లసూరీర్ రక్షాజనో దదుషాం సర్ధో అగ్నే వైశ్వానర ప్రచరదాదీస్తవానః అహస్తకృష్ణమహరర్జునం చ వివర్తేధీరేద్యాభిః వైశ్వానరో జాయమానో న రాజావాదిరజ్జ్యోతిషాగ్నిస్తవాంసి నాహంతం త్వం న విజానాం యోధుం నయం వయంతి సమరేతమానాః పరోపదాత్యపరేణ పిత్రా సయత్తంతుం సవిజానాం యోధుం భవత్వాన్యదుదావదాది యయేం జిగేతదమృతస్య గోపావసచరణం పరో అన్యే నపశ్యన్ అయం భోగా ప్రథమః పశ్య దేవమిదం జ్యోతిరమృతం మధ్యేషు అయం సరగ్నే ధ్రువానిషతో మధ్యస్తన్వా ఆవర్ధమానః ధ్రువం జ్యోతిర్నిహితం దృశయేకం మనోజమిష్టం పదగ స్వందః విశ్వే దేవాస్తమానసస్తకే దాదేకం క్రతుమభివియంతి సాధు ఇమే కర్ణాపదో విచక్షీతం జ్యోతిర్హృదయాధీతమంజరి విభే వనశ్చరతి దూరాధేహిం సరి భక్ష్యామి మనోమానిష్యే విశ్వే దేవా నమస్యన్భిజానాస్వామగ్నేతమాధిశివాంసం వైశ్వానరవదూతజేనోమద్యోపదూతజేన పురోవో మంత్రం దివ్యం సో వ్యక్తిం ప్రాయతి యజ్ఞే అగ్నిమద్ధ్వరేదిభ్వం పుర ఉక్తే విస్తయినో విభావాశ్వధరాకారది జాతవేదా తమోద్యమః పూర్వణీరోదరగ్నే అగ్నిభిర్మనూషయిధానః సోమం జమస్మై భవదేవ సూషం ఘతన్న శుచిమతయః పవంతే దీపాయసస్రవధామత్యేషు అగ్నయే దదాస విప్రముక్తైః చిత్రభిస్తమోదిభిశ్చిత్రశోచర్వ్రజస్య సాతా గోమాతో దధాతి ఆయః పప్రోజాయమాన ఉర్వీరూరేదృశా బాధాకృష్ణాధ్వా అధ బహుచిత్తమౌర్మ్యాస్థిరస్వజుషాదృశేవక నూనశ్చిత్రం పూర్వాజాభిరుచీరేరయం మఘవద్భ్యష్ట దేహి ే రాధ సహస్రవదాచాన్యాన్వీర్యేభిశ్చాభిసంధిజనాయజ్ఞం జనోధాగ్నభుషంజంత ఆసారోజోగతే హవిష్మాన్ భరద్వాజేషేమీర్వాజశ్చ సాగౌరాంధీమాీరా యజస్వోదర్షితో జీయానగ్నే బాధో మరుతాన్న ప్రయుక్తి ఆనో మిత్రవరు నానాద్యాహోత్రాయ పృథివీవ వృత్యాంభోతా మంత్రతమానో అధ్రుగంధర్దేవో విదధావర్తేషు కావకయా జుహ్వాన్వా ంగిరసాంగ్యోందోరాజస్వరోజీవృచి ఆయున్నయం నమాజారాజహ్యాజంతి స్వ్రజ సంపంచజనా ృందేహయం నమాసాపరీరక్తామయాసుఘృతవాదీతుభక్తి అన్యక్షసే పృథివ్యాశ్రాజయజ్ఞేన చక్షుసాన పూర్వణీకహోదర్దేభీరగ్నే అగ్నిభీరిధాన రాజస్సూ నో సహసో వాపసానా అతిశ్రదేమ బృహన్నా మధ్యే హోతా దురోణే బర్హి గౌరాణగ్ని స్థూలశిరోదీ అయం దూనస్సహృతావాదూరాత్ సూర్యో నోచిరాదాన ఆయస్మిన్ త్వే సువాగేషద్రాజన్ సభతాస్తో హ్యామఘాని మానూషాయ్యై జ్యేష్ఠాయ సర్వేరాట్తో అధ్వన్నేదానో అద్యౌత్ అద్రోఘో నద్ర విరాజేతమర్జో భద్రపోషాధీషు స్వాస్మాకేభిరేతీన సూర్యైరగ్నిష్ట వేదమాజాతేదాన్వన్ క్రత్వానాజయై అధస్వాస్యమనయంతి భాసో వృధాయ దక్షాది పృథ్వీ సద్యోగస్పంద్రో విషీతో ధీయాట్ సత్వన్నా అర్వండిదాయా విశ్వేభిరగ్నే అగ్నిభిర్జాన వేషీరాజో వ్యాచుతాపదే వసదహీమాశ్వీరా తద్విశ్వాసు భగసోభగాన్యగ్నేవియంతి మనినో నవయా సృష్టిరయర్వాజో వృత్రదూర్యే దివో వృష్టిరీర్జో రీతిమపాం భగో నాయిరత్ర విషే పరిద్మే వక్షయసి దస్మవర్చా అగ్నే మిత్రో నృహత ఋతస్యాసి క్షత్తా వామస్య దేవభూరే సత్వాదిశ్వదాహంత్రిమగ్నేవిజం ప్రచేతజాత రాజా సజోషాన ప్రాపాంభినోషి ఎస్తే సూనో సహసో గీర్భిరుక్తైర్యజ్ఞైర్మర్తో నిశీతుం వేద్యాట్ విశ్వం సవేద ప్రతివారవగ్నే ధత్తే ధాన్యా అంబత్య దేవ సవ్యై తాండ్రభ్యాసౌ అశ్రవసా సువీరాగ్నే సూనోదగదః పుష్యసేధా కృణోషయచ్చవ సా భూరి పశ్వోపజో వృకాయారజే చ సూరజే పద్మాసో నోదగసో నో విహాయా అగ్నే తోకంతనయం వాజినోదా విశ్వాభిర్గేర్భిరవిమూర్తిమస్యామ్మదేమ సదహీమాః సువీరా అగ్నాయో మర్త్యోదు బోధియం జుజోషధీతిభిః మదన్వడ ప్రభూర్యైషమం పురీతావసే అగ్నిరుద్ధి ప్రేత అగ్నిర్వేధస్తమర్షీ అగ్నిం హోదారమీరదే యజ్ఞేషు మనుషో విదా అగ్నేవసే స్పర్ధంతే రాయో అర్యః చూర్వంతో దస్యు మాయవో వ్రతైశీక్షంతో అవ్రతం అగ్నిరప్సావృదీషహం వీరం దాది సత్పాదిం యశ్చత్రసం దిశవసంచక్షిత్రవోభియా అగ్నిర్హి విద్మనా నితో దేవో మర్తమురుష్యతి సహాయశ్చావృతోర్వాజేష్ృదః అచ్చానో మిత్రమహో దేవదేవానగ్నేవోచస్సుమతిం రోదస్యోః వీహి స్వస్తిం సుక్షిజిం దివోన్రేన్విషో అంభాం సుజరితాతరేమ తాతరేమ తపాపసాతరేమ నిమమూషుకో అదీధిముషద్బుధం విశ్వాసాం విశాం పదీ వృంజసే గిరా వేదేద్దివో జనుషా కచ్చిదాసుచిర్జోక్తిదత్తిగర్భోజదచ్యూతం మిత్రం నయం సుధీతం భృగవో దధర్వనస్పతా వీర్యమూర్ధ్వదోజిషం సత్వం సుప్రీతో వీరహూయే అద్భుత ప్రశస్తిభిర్మహయసే దివే దీవే సత్వం దక్షస్యావృకో వృతే భూరయః పరస్యాంతరస్య తరుషః రాజసూ నోదగసో మర్త్యేష్వాచ్చ వీరహూయాయ సప్రథో భరద్వాజాయ సప్రథా విధానం వో అదీథిం స్వర్ణరమగ్నిం ఓదారం మనోషస్వధ్వరం ఇప్రన్నద్యుక్షవాచసం సువృక్తిహవ్యవాహమరజిం దేవరింజసే పాపకజాయశ్చిరయం జాగ్రవాక్షామన్నృజౌషసో నభాలునాః చూర్వన్నయా మన్నే తశ్చనోరణాయో ఘృణేన తాదృగాణో అజరాః అగ్నిమగ్నిం వస్సమిధాదువశ్చన ప్రియం ప్రియం వో అదీథిం గృణీషి ఉపవోగేర్భిరమృతం వివాసత దేవో దేవేషు వన దేవార్యం దేవో దేవేషు వన దేహి నోదువా సమిద్ధమగ్నిం సమిధా గిరాగ్రీణే శుచిం పావకం పురో అధ్వరే ధ్రువం విప్రంభోదారం పురువారమద్రుహం కవిం సుమ్నైరీమహే జాతవేదసం దూరమగ్నే అమృతం యుగే యుగే అవ్యవాహం దతిరే పాయుమీర్యం దేవాసశ్చమృతాసశ్చ జాగ్రీవిం విభం విశ్వజిం నమసానిషేదిరే విభూరన్నగ్న ఉభయా అనుప్రత దూతో దేవానాం రజసీ సమీయసే సుమతిమావృణీమహేధస్మానస్త్రివరూథ శివో భవ తం సుప్రదీకాం సుసృథాం స్వంతమవిద్వాంసము విదృష్టారం సపేమ సయక్షద్విశ్వాభజినాని విద్వాన్హవ్యమగ్నిమృతేషు వోచత్ అవగ్నేవాశ్రుతమివర్ణయస్థానకవజే సూరధీజిం యజ్ఞస్య వా నిశీజిం భోజీజిం వాతమిత్రేణ క్షిశవ సోదరాజా త్వమగ్నే మనుష్యతో నిపాహి త్వమూలః సహదావన్నమద్యాత్ సన్వాధ్వస్తన్వదభ్యేదుపాధస్తం రయస్త్రీలజాయ్యస్తహస్రీ అగ్నిర్హోతా గృహపతి స రాజా విశ్వావేదజనీమా జాతవేదా దేవానాముతయో మత్యానాం యజిష్ఠ స ప్రజాజతామృతావా అజ్ఞేయ విశో అధ్వరస్యోద పావాకసో చేష్ం హి యజ్వాయ జాసి మయినాభూర్హవ్యావాహయ విష్ఠజాతే అద్య అభిప్రజాం సుధీతానిక్షో నిధీతరోదీయ్యై అపానోమన్వాజ తావగ్నే విశ్వామిదురితాతారేమ తాతారేమ తవ సాతరేమ అగ్నే విశ్వే విశ్వనీక దేవైరూర్ణావంతం ప్రథమసీదయోనిం కులాయినం ఘృతవంతం నందమిత్రే యజ్ఞన్న జయజమానాయ సాధు ఇమమధ్యమధర్మవదగ్నిమంతి వేధసాః యమం కోయంతమానాయన్నమోరాం స్యావ్యాభ్యా దేవదీరే సర్వదా స్వస్తజే ఆ దేవాన్ వక్షమృతామృతావృధో యజ్ఞం దేవేషు విస్తృతః వజమత్వా గృహపతే జనానామగ్నే అకర్మ సమిధా బృహంతం అస్థోరిణోగార్హవత్యాని సంతు దిగ్వేన నస్తేజ సాసంసి సాధి త్వమగ్నే యజ్ఞానాం హోతా విశ్వేషాం హితః దేవేభిర్మానుషే జనే సనో మంత్రాభిరధ్వరే జుహ్వాభిర్యజామహ ఆ దేవాన్ వక్షియక్షీత వేత్థా హి వేధో అధ్వరః పథశ్చ దేవాంజస అగ్నే యజ్ఞేషు సుక్రతో స్వామీలే అధర్విదా భరతో వాజిభిః సురం ఈజే యజ్ఞేషు యజ్ఞియం త్వమిమా వార్యా పురుదివో దాసాయ సున్వతే భరద్వాజాయ దాసుషే త్వం దూతో అమర్త్యావహాదై వ్యంజనం శృణ్వన్ విప్రస్తుష్టతిం స్వాగ్నే స్వాధ్యో ఓమర్తాసో దేవమీతయే యజ్ఞేషు దేవమీలతే ప్రయక్షి సంవృత ఉదక్రతుం సుదానవః విశ్వే జుషంత కామినాః సంహోతామనర్హితో వన్హీ రాజాభిజుష్టరః అగ్నే యక్షి దివో విశాః అగ్నాయాహి వీతయే గృహాణో హవ్యదాదయే నిహోతా దత్సి బర్హిషి అనంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి గృహచ్ఛోచాయ విష్ట్యా సనః ప్రదుస్రవాయ్యవచ్ఛా దేవ వివాససి జుహదగ్నే సువీర్యం స్వామగ్నే పుష్కరాదద్య సర్వాణి రామంతర మూర్ధ్నో విశ్వస్య బాఘతాః సమత్వాదధ్యం గృహిః పుత్రయీధే అథర్వణః వృత్రహణం పురంధరం సముత్వా పాత్యో విషాసుమీధే దస్యుహంతమం ధనం జయం రణే రణే జే క్యూషుప్రవాణిజేజ్ఞ ఇచ్చేత రాగిరాః జేభిర్వర్ధాస ఇందూభిః యత్రక్వాచతే మనో దక్షం దథ సముత్తరం తత్రాసదకృణవసే నహితే పూర్తపక్షిపద్భువన్ దేవానామృతో అసాధువో వనవసే ఆగ్నిరగామి భారతో వృత్రః పూర్చేతనః దివో దాసస్య సత్వాదిః సగిస్వాగిమార్తిమాలీంద్రాసం మహిత్వనా అన్నన్నపాతో అస్త్రేతః సప్రత్నమన్నవీయసాగ్నే జుమ్నేన సంజతా బృహద్దంతభారుణా ప్రవస్రాజో అగ్నయే స్తోమం యజ్ఞం చ దృష్ట్యా అర్చకాయ చ వేధసే స హి యో మానుషాయుగాసీదద్ధోతా కవిక్రరుః దూతశ్చ హవ్యవాహనః ృదాన్మారుతంగనం వసోయక్షీహరోదసి వస్వీతే అగ్నే సందృష్టిరిషయతే మత్యాయ ఊర్జో నవాదమృతస్య కర్వాదాస్త్రేష్టోద్యత్వా మన్వన్ సువేట్నాః వర్త ఆనాసతు వ్యక్తి ఏతే అగ్నే త్వోతాజిషయం తో విశ్వమాయుః కరణం తో అర్జో అరాదీర్మన్వంతో అర్జో అరాదీ అగ్నిస్తిగ్నేన శోచిషాయాస్వన్యా అత్రిణం అగ్నిర్నో వలదే రయిం సువీరం రయిమాభరజాత వేదో విచర్షణే జగిరక్షాం దిశుక్రదో పాహ్యం సోజాత వేదో అఘాయత రక్షాణో బ్రహ్మణస్కలే యో నో అగ్నే దురే మహానతో అవధాయత సతి తస్మాన్న పాహ్యం సహ వందం దేవ జిహ్వజా పరీబాధస్వ దుష్కృతమం పర్తో యో నో జిఘాంసతి భరద్వాజాయ సప్రథ శర్మ యక్షసహంత్య అగ్నేవరేణ్యంబసు అగ్నిర్వృత్రాణి జంఘనద్రవినస్యుర్వి పంజయా సమిద్ధ శుక్ర ఆహూత గర్భే మాతృః పితుష్పితామి విద్యుదానో అక్షరే సీదన్ మృతస్య యోనిమా బ్రహ్మ ప్రజాపదాభ రజాత వేదో విదర్షణే అగ్నేయద్దీదయద్దివి ఉపత్వారణ్వసంగతం ప్రయస్వంతః సహస్కృత అగ్నే యజ్మహే గిరాః ఉపచ్ఛాయామీవ ఘృణే రగన్ వసంవదే భయమ్ అగ్నే హిరణ్యసంగతః య ఉగ్రజీవ సర్జః దిగ్మశృంగో నవంసకః అగ్నే పురో రురోజీథ ఆయంగతేన ఖాదినం శిశుం జాతన్న విభ్రాజి దిశావగ్నేం స్వద్భరం ప్రదేవం దేవీగదే భరతావసు విత్తామం ఆశ్వేయో నౌనిషీదతు ఆజాతం జాతవేదతి ప్రియం శ్రీ సీతాదీజిం శ్యోనాగృహపతిం అగ్నే జుక్ష్వాహియేతవా స్వాసో దేవ సాధవాః అరం వహంతి మన్యవే అచ్చానో యాహ్యావహాభిప్రియాంసి వీతయే ఆ దేవాన్ సోమపీతయే ఉదగ్నే భారతద్యుమదజస్రే నదవిద్యుదత్ శోచావిభాహ్యజర వీతీయో దేవం వర్తోదుపస్యేదగ్నిమీరీతాధ్వరే హవిష్మాన్ హోతారం సత్యయజం రోదస్యోరుత్తానహస్తోనమసావీవాసేత్ ఆదే అగ్రరిచా హవిర్హృదా దష్టంభరామసి ఏతే భవంతో క్షణ ఋషభాసో వసావుత అగ్నిం దేవాసో అగ్రియమింధతే రత్రహంగామం ఏనావసోన్యాభృదా ధృలారక్షాంసి వాజినా భద్రం నో అపి వాతయమనాః ఓం హరిః ఓం విభాసో మామభియముగ్రదర్థ భూర్వంగవ్యమహీర్ణానయింద్ర ప్రియో దృష్ణోపధీరో వజ్రహస్త విశ్వాః వృత్రమమిత్రియాసవోభిః సయీం పాహియరుద్రాయశ్రిప్రాభోజోదీనా యోగోత్రభిర్వజ్రభిర్జోహరిష్టా సయంద్రజిత్రాభిగృంధివాయ దేవా పాహి ప్రత్నసావందృత్వాృతస్వోతగీర్భి ఆదిసూర్యం గృణిభిహో జయిత్రోంగ్రభిగాయింద్రదింధి హే త్వామదా బృహదింద్రస్వధామే వీతాముక్షయం తద్యుమంతం మహానూనం తపసం విభూజిం మత్సరాసో జర్హృణంత ప్రదాహం ఏభి సూర్యముషసం మందసారో మాదయోపృణాయి మహాజంపరిగాయం వసంతం నుత్థా అచ్యూతం సదసస్పరి స్వాత్ సవక్రత్వాతమనధ్వంసనాభిరామాసు పక్వం సత్యానిజీగా ఔర్ధ్వాదురాభ్యో విదృఢోదూర్వాద్గాదృఢ అంగీరస్వాన్ వప్రాధక్షాం మహిరం సోభ్యోరుర్వీముపద్యామృష్టో బృహదింద్రస్తభాజః అధారయో రోదసీ దేవపుత్రే ప్రత్యే మాతరాయ అనధత్వా విశ్వే పుర ఇంద్రదేవాయేకం తపసం దధిరేవరాయ అదే భోజనభ్యోహిష్టదేవాన్ సర్షాదామృణత ఇంద్రమత్ర అధ్యౌశ్చిత్తే అపదానువజ్రాజ్జితానామధ్యయసాత్వస్య మన్యోః అయం యదింద్రో అభ్యోహదానం నిజద్విశ్వాయుస్సయసే జఘాన అధత్వష్టాదే మహౌగ్రవజ్రం సహస్రాభిర్జం అవృతచ్చతాశ్రిం నిఘామపరమాన సంజేన నవంతమహిం సంవీణవృజీషిం వర్ధాన్యం విశ్వే మరుత సజోషాః పదచ్చతం మహిమాంగిం రఘుభ్యం పూరా విష్ణుత్రీలిసరాంసి ధామం వ్రతరహణం మధిరమం సుమస్మై ఆక్షోదోమీ మృగం నదీనాం పరిష్ఠితమసృజమూర్మిమవామన ప్రమద ఇంద్రపంథాంద్రార్దయో నీచీరపసః సముద్రం ఏవాత విశ్వాజగ్రవాం సమింద్రం మహాముగ్రమయుర్జం స హోదాం శిబీరం స్వాయుధం సువజ్రమా బ్రహ్మణవ్యమవదేవ వృత్యాత్ సనోవాజాయశ్రవసయిషే చ రాజేధేహి జిమదాజింద్రవిప్రాన్ భరద్వాజే నృగదాజింద్రసూరేన్ దివిజస్మై దివార్యేన ఇంద్ర అయావాజం దేవహీదం సనే మమ దేవ సతహీమాస్వీరాః తముష్టుభియో అభిభూత్యోజామన్మన్నవాదః పురుహూత ఇంద్రాః అషాఢముగ్రం సహ మానమాభిర్గేర్భిర్వర్ధవృషభం జర్షణీనా యుద్ధస్తత్వాఖ జగత్సమద్వాదువిం రక్షో నాదనుమాగీషీ నృగద్రే నుచ్చవ రోమానుషీనామేక కృష్ణీనామభవత్సహావా త్వం హరుచ్యతమాయోదస్యోమేక కృష్ణీరావనోరార్యాయ అస్తిస్మిన్నువీరా అంతత్త ఇంద్రణస్వీనస్తి తదృదుసా విబోధ సరిద్భితే ద్విజాతస్య ఉగ్రముగ్రస్య తమదస్తభీజోరధ్రస్య రధ్రతురో బభూవ తన్నః ప్రత్రం సఖ్యమస్తు యుష్మే యుద్ధావదద్భిర్బలమంగీరోభి అన్నచ్యుతచ్యుతృణోః పురో విదురో అస్య విశ్వాహ స హి జీవిర్హవ్యో అస్త్యుగ్రయీశానగన్మ హరిరథూర్యే సోకసా తాతన ఏ స వజ్రీవీరంతసాయో అభవత్ సమత్సు సమజ్మనాజని మమానూషా నామవత్యేన నామ్నాది ప్రసస్రే సద్యుమ్నేన సమ సోత రాజా స వీర్యేణ నృతమః సమోకాః స యో న మూరేణ మిథోజనాభూత్ సుమంతూనామాసుమూరిం ధునిం చ ఋణక్షిప్రం సంభారం దుష్టమింద్రః పురాన్ సౌత్నాయ సయథాయనూచీత్ ఉదావతాద్వక్ష సాపన్యసా చ వృత్రహత్యాయరథమింద్రతిష్ఠ జ్యేష్ఠవజ్రం దత్తాదక్షిణత్రాభిప్రమందపురత్రమాజాః అగ్నిర్న దుష్టం వనమింద్ర హేతీరక్షో నిరక్షసమిర్న భీమా గంభీరయ రిష్టయాయోరురోజాధ్వాలయద్దుదాసంభయచ్చ ఆ సహస్రం పతిభీరింద్రరాజాను విద్యున్నదు వివాజేభిరర్వాక్ యాహితో నో సహ సోజస్య నోచితే భజీషే పురుహూతజోతో ప్రతో విద్యుమ్నస్య స్థవీరస్య ఘృష్ణేర్దివోరారప్సే మహిమా పృథివ్యాః నాస్య శత్రుర్ న ప్రాజిమానమస్తి న ప్రాతిష్ఠ పూర్వాయస్య దహ్యో తదత్తే అద్యాకరణం కృతం భోత్సంజదాయుమాజిశిక్వమస్మై గురు సహస్రాని చేశ అభిక్షామత్తోర్వజానం ధృషతాని నేథ అనత్వాహిగ్నే అధ దేవ దేవామధన్ విశ్వే కవితమం కవీనాం ీవోపాధితాయ నివేదనాయ తన్వే గృణాన అనద్యా వా పృథివీ తోమత్యాజిహత ఇంద్రదేవాష్వాగత్నో అగ్రే సంయత్తే అస్త్యుక్తం నవీయోజనయస్వ్ఞైంద్రోదాచర్షమిత్రుద్యుమర్హా అమినస్తోభి ృధే వీర్యాయో పృథస్వృతకర్తృభిర్భూ ఇంద్రమే ధిషణా సాతయే దాగంత విష్ణమజయువాణేణ సపసాదు శుభాంసం సద్యశ్చిద్యో వాృధే అసామి పృథూకరస్నా బహులాగభస్తీరస్మధ్యా అక్షంసి యూథే పశ్వపాదమూనా అస్మాభ్యాత్సాజౌ మహేంద్రం సతినామస్య సాకైరిహ నూనం వా జయంతో హువేమ యథాపూర్వే జరితార ఆసురనేద్యానవద్యారిష్టా ధృతవ్రతోధనదా సోమ వృద్ధస్త హి వామస్య వసూన పురుక్షో సంజగ్నిరే ఆరాజో అస్మాన్ సముద్రేణ సిందోజాతమానాష్టం నాభరసూరసమోజిష్టమోజో అవిభూత ఉగ్రం విశ్వాజుమ్నా విష్ణ్యామానూషాణమస్మభ్యం దాహరివోమాదయ్యై ప్రతనాగారృద్ధ్రయంద్రతం నాభరసూ శుభాంసం ీమహీ జిగీవాం తస్కోతా ఆనోభరమృగణం దుష్మామింద్రధనస్పృతం సుశుభాంసం సుదక్షం ఏణ వంసామృతనాదుదోంతభోతిభిరుతజామీరుతజామీర్ తాష్మాషభయే పశ్చాత్తరాధరాధా పురస్తాత్ విశ్వతో అభితమే సర్వాయింద్రద్యుమ్నం సర్వధ్యేక్ష్యస్మేంద్రమృతమాభిరుదీవం శ్రీమహి భావం సోమదేభిరాజంధారత్నం మహి స్థూరం బృహంతం మరుత్వం తం వృషభం వా వృధానమక వారిం దివ్యం సాతమింద్రం రాజాహమవసే నూతనాయోగ్రం సోదాభిహతం భూవేమ జరం వజ్రన్మహే జన్మన్యమానమేభ్యో నృభ్యో రంధజాయేష్వస్మి అదాహిత్వా పృథివ్యాం సూరదాతౌ హవామహేన జయగోష్వత్సు మయంత ఏభిః పూర్వభూత సఖ్యై శత్రో శత్రోరుత్తరయిత్స్యామ ృత్రాణ్యూరరాజామదేవృహతాకూర్ణయస్తస్థౌ రయస్తవదా మృత్సుజనా తన్న సహస్రభరవర్వరాజా దిశో నో గ్రహతో వృత్రం దివో నభ్యమన్విభత్రాసుర్యం దేవేభర్ధాయి విశ్వం అయం జగ్రత్నమపోపవ్రివాన్ సంహన్వే జేషన్ విష్ణునాశాన సూర్వన్నోజీయాన్ నవసస్తవీయాన్ బ్రహ్మేంద్రో వృద్ధమహా రాజాభవన్మధుర సోమ్యస్య విశ్వాసాన్య పురాన్ దత్తుమావత్ శతైరభద్రన్ ప్రణజ ఇంద్రాత్రదసోరజే కవజేర్కసాతౌ మధై సృష్టస్ మాయా పిత్రో నారీరేచీర్కించన ప్ర మహోద్రుహో అప విశ్వాయూధాయిమద్రస్యత్పదేవాదిరుష్ణా పురుషసరసంసారాధయే కలింద్రకుత్సాయ సూర్యస్య సాధౌ. ఓ.